యమాయసోమః పవతే యమాయ క్రియతే హవిః యమం హ యజ్ఞో గచ్చత్యగ్నిదూతో అరం కృతః యమాయ మధుమత్తమం జుహోతా ప్రజాతిష్ఠత ఇదం నమర్షిభ్యః పూర్వజేభ్యః పూర్వేభ్యః పథికృద్భ్యః యమాయ ఘృతమత్పయోరాజ్ఞే హవిర్జుహోతల సరో జీవేష్వాయ వేద్దీర్ఘమాయ ప్రజీవసే మైనమగ్నేవిద హోమాభిషూషుతోమాస్య త్వచం శిక్షిపోమా శరీరం శ్రీరాజరాకరేదోధేనం ప్రీణుతా యశం కృణో జాతవేదోధేమేనం పరీదత్తాభ్యదో గచ్చాత్యసూరీతి మేతామథ దేవానాం వశనిర్భవాది త్రిగద్రుగేభిప్లవతే షడుర్వీరేణమిర్బృహత్ త్రిష్టుగ్రాహాయత్రీచ్ఛందాం శిధర్వాదాయమార్పీత సూర్యం చక్షోషా గచ్చరాపరమాత్మనాదివం చ గచ్చ పృథివీం చ ధర్మభిః అపోవాగచ్చ ఇది తత్ర దేహితమోషధేషు ప్రతిష్ఠా శరీరైః అజోభాగస్తపరసస్తంతపస్వతంతే శోచిస్తపదుతంతే అర్చి యాస్తే శివాస్తన్వో జాతవేదస్తాభిర్వహీనం సుకృతాములోకం యాస్తే శోచజోరంభజో జాతవేదోజాభీరా ప్రణాశిదివమంతరిక్షం అజయ్యంత మరుతా సమన్వతావథేతరాభిశివతమాభిశ్రుతం కృధి అవసృజ పునరగ్నే పితర్భ్యోయస్తాభూతశరీష్ ఆయుర్వసాహారముపజాతు శేష సంగచ్చదాందం సువర్జాః అతిద్రవశ్వానో సారవేజౌ చతురక్షౌ శబలౌ సాధునః పథా అథా పితృన్ సోమిదత్రా అవీర్యమేన దేశధమాదం వదంతి యౌవేశ్వానో యమరక్షితారో చతురక్షౌ పథిషతి నృచక్షసా తాభ్యాహం రాజన్ పరిధేహ్యేనం స్వస్త్యస్థానమివంచ ధేహి ఉర్వశావసృతాః కుటుంబానౌ యమస్య దూతౌ చరతో జనామర కామస్మభ్యం ఋషజే సూర్యాయ పునర్దా తామసో మధ్యేహ భద్రం స్వోమదేకేభ్యః పవతే ఘృతమేక ఉపాసతే ఏభ్యో మధు ప్రధావధితాంశ్చి దేవాపి గచ్చతాత్ జయతి పూర్వరథాః తారుతజాః తారుతామృధాః విషేంతపస్వతో యమతపోజాం అపి గచ్చతాత్ తపసాదే అనాదృశ్యాస్తపసాదే స్మర్యజుః తపో యే చద్భిరే మహస్తాంశ్చి దేవాపి గచ్చతాత్ ఏ యుధ్యంతే ప్రధనే శుశూరాః సోదేత నోత్యజాః దేవాః సహస్రదక్షిణాస్తాంశ్చి దేవాపి గచ్చతాత్ సహస్రణీతా కమయో ఏగో పాయంతి సూర్యం విషేంతపస్వతో యమతపోజాం అపి గచ్చతాత్ శోనాస్మై భవ పృథివ్యర్షరాజివేశనీ ప్రధాః అలం బాధే పృథివ్యా ఉరౌ లోకేరీయస్వ స్వధాయాశ్చక్షే ఏమంతాస్తే సంతు మధుశ్చుతాః పజామి మనసా మన ఇహేమాన్ గృహాజుషాణే సంగచ్చస్వ పితృభిః సంయమేన శ్రోనాస్తావాతవాంతు సగ్మాః ఉద్వాహ వహంతు మరుత ఉదాహోదృతా అజేన కణ్వంత శీతం వర్షేణోక్షంతు బాలిని ఉదరమాజులాజుషే రక్షాయీవే స్వాంగచ్చంతు దేవనాథాః పిత్రే మృగవద్రవ మాతే మనోమాసోర్మాంగానాం మారస్య మాతే హాస్తదన్వా కింజనేహ మహత్వా వృక్షస్తంభాదిష్టమా దేవీ పృథివీమహి లోకం పితృషు విద్వైధస్వరవరాజసు యత్తే అంగమదీహితం వరాజైర పాన ప్రాణో యగోమాతే పరేహేతః తత్తే సంగత్య పితరస్తరీహీనాఘాసం పునరావేశయంతో అపేమం జీవాసంగృహేభ్యస్తం నిర్వహత పరిగ్రామాదిదః మృత్యుర్యమస్యాసీద్దూత ప్రజేత అసోన్మిభ్యో గమయాంచకార ఏదస్యైవ పితృ ప్రవిష్టాజ్ఞాతి ముఖాహుతాదశ్చరంతి పరాపురో నిపురో ఏ భరం యజ్ఞిష్టానస్మాన్ ప్రసరమాదిజ్ఞాత్ సంవీశన్ ఇహ పితరస్వానస్యోన కృణ్వంతం ప్రతినంతర ఆయోః ఏభ్యశ్రకేమ హవిషాన క్షయమాణాజ్యోగ్జీవంత శరద పురోజీ యాంతే ధేనుం నిపృణామి యమోదే క్షీరోదనం తేనాజలస్యాసో భర్తాయోత్రా సరీవః అశ్వాపతిం ప్రదరయాసేవాక్షాతం వా ప్రదరన్ నవీనః యస్తా జఘానమధ్యస్థో అస్తు మాసో అన్యద్వేదత భాగధేయం యమః పరో వారో వివస్వాంతః పరన్నాతి పశ్యామి కించన యమే అధ్వరాధీరో నివిష్టో భువో వివస్వానం వాతతాన అపాగోహన్నమృతాం మర్త్యేభ్యః కృత్వా సమన్నాదుర్వివస్వతే ఉదాశ్వినః భవద్దత్తదాసీత జయహాదు ద్వామీశునాశరణ్యోః ఏ నిఖాః తాజే పరోక్తాజే దగ్ధాయే చోద్ధీతాః సర్వాంస్తానగ్నావః విత్రేణ్యవిషే అత్తవే ఏ అగ్నిదగ్ధాదే అనగ్నిదగ్ధా మధ్యే దివస్వదయా మాదయంతే తొందాన్వేత్థ యది తే దాతవేదస్వదయా యజ్ఞం సుధీతిం జుషంతా చంత పరమాదీతవో అగ్నే మాతనంతవః వనేష్మోద్యుతే పృథివ్యామస్తుయద్ధరాః తదాహం యస్మా అవసానమేతద్యేగాగన్నమేతభూదిహ ఉపతిష్టతామిహ ఇమాం మాత్రాహం నిమేహే యథా పారన్నమాసాహాతై శరే సరస్సునో పురా వేవాం మాత్రాహం నిమేహే యథా పారన్నమాసాహాతై శరే సరస్సునో పురా అవేమాం మాత్రాహం నిమేహే యథా పారన్నమాసాహాతై శతే సరత్సునో పురా మాత్రాహమిమే యథా పారన్నమాసాహాదై శతే సరత్సునో పురా నిరిమాం మాత్రాహమిమే యథా పారన్నమాసాహాదై శతే సరత్సునో పురా బుధిమాం మాత్రాహమిమే యథా పారన్నమాసాహాదై శతే సరత్సునో పురా సమిమాం మాత్రాహమిమే యథా పారన్నమాసాహాతై శతే సరత్సునో పురా అమాహాసిమాత్రాం స్వరగమాయుష్మాన్ భూయాసం యథా పారన్నమాసాహాతై శతే సరత్సునో పురా ప్రాణో అపానం యానహాయుశ్చక్షుర్దిశలే సూర్యాయ అపరిపరేణ పథాయమరాజ్ఞ పిత్రేం గచ్ఛాత్ ే అగ్రవశమానా పారేర్హిత్వాంతరోకం నాగస్ పృష్టే అధిరీధ్యాదరీద్యౌరవీతుమీ మధ్యమా ప్రద్యోహం పితర ఆదరే ఏన పితుః పితరో ఏ పీతా మహాయామి విశుర్మా ఆంతరిక్షం యా క్షియంతి పృథివీ ఉదద్యాం తేభ్యః పితృభ్యో నమసా విధేమ ఇదమిన్వా పునాపారం దివి పశ్యసి సూర్యం మాతా పుత్రం విషాశిఖాభ్యేనం భూమూర్ణి ఇదమిన్వా పునాపారం జలస్యన్యదిగోపారం జాజాపతి వివాస సాభ్యేనం భూమూర్ణి అభిత్వర్ణామిమాతో వస్త్రేణ భద్రజా జీవేషో భద్రం తమ్మయి స్వధా పితృషాత్మయి అగ్నిషో మావీకృతాస్యోనం దేవేభ్యో భద్రం దదసుర్విలోకం ఉపప్రేష్యంతం భూషణయ్యో మహాద్యంజాజాని పతిభిస్తత్ర గచ్చతం భూషాస్తేతశ్చావేతు ప్రవిద్వానష్టపశుర్భువనశ్చ గోపాః సత్వైతేభ్య పరిదరద్భిదృభ్యోగ్నిర్దేవేభ్య సువిదత్రియేభ్య ఆయుర్విశ్వాయు పరిపాతు పురాపోషాత్వా పాతు ప్రపథే పురస్తాత్ ఎత్రాసతే సుకృతో యత్రేయస్వాదేవ సవితాదధాతు ఇమౌ యో నడ్మితే వన్ని అసూనీతాదే మోఢవే తాభ్యాహం యమస్య సాదరం సమీతిష్టావగచ్చతాత్ ఏతత్వాస ప్రథమం వాగన్న పేదోహిషా పురా నిష్టాపూర్తమను సంగ్రామ విద్వాన్యత్ర తే దత్తం బహుధాబంధుషు అగ్నేర్వర్మ పరిగోభిర్యస్తోన్నుష్టవేదీరసా చ నేత్వా ధృష్ణుర్హరసాజర్హేషాణోర్వీధక్షం పాదై దండం హస్తాదాలో సహస్రోత్రేణ వర్చసామలేన అత్రైవ త్వమిహజం సుశీలా విశ్వామృతో అభిమాతేర్జనేమ ధనుర్హస్తాదాలో మృతస్య సహక్షత్రేణ వర్చసామలేన సమాజభాజోష్ణపర్వాంతమేహ్యుపజీవలోకం ీ పతిలోకం వేణానాని పద్యత ఉపత్వామత్యప్రేతం ధర్మం పురాణమానుపాలయంతి తస్యే ప్రజాంద్రవేణం చేహదే ఉదేశ్వరార్యభిదేవలోకం గతాశోపేతముపశేషదే హస్తగ్రామస్తేషోస్తవేదం మద్యం నిమిత్తమభిసంబూత అవశ్యం యువతిం నీయమానాం జీవాన్ మృతేభ్య పరిణీయమానాం అంధేన యత్తమసా ప్రావృతాధీర్త్వాత్తో అపాజీవరజన్మదేనా ప్రజానత్యజ్ఞే దేవలోకం దేవానాం పంథా మనుసంచరంతి అయం తే గోపాతిస్తంజోషస్వ స్వర్గం లోకమధీరోహయైనాం ఉపద్యముపవేద సమవత్తరో నదీనా అగ్నే విత్వమపామాసీ సమంతమగ్నే సమదహస్తమునిర్వాపయా పునః క్యాంబోరత్ర రోహతు షాండదూర్వాళశా ఇదంతరేణం పరభూతరేణం తదీరం జ్యోతిషా సంవీశస్వ సంవేశనేతం వాశ్చారోధి ప్రియో దేవానాం పరమే సధస్థే ఉత్తిష్టప్రేహి ప్రద్రవౌకృణశ్వసే సధస్థే తత్రత్వం పితృభిః సంవిధానః సంసోమేన మదస్వసం సదాభిః ప్రచ్చవస్వతం వాం సంవ్రహస్తమాతే గాత్రాదిహారి శరీరం నిమిష్టమను సంవీశస్వయత్ర భూమే దుషశేషతంత్ర గచ్ఛ ప్రత్యసామాం వితర సోమ్యాసో అంజంతు దేవామధూనా హృదేన చక్షుషే మా ప్రతరం ధారయంతో జనసే మా జనలక్ష్మ్యం వర్ధంతో ప్రత్యసామాం సమానక్రవ్యం మేధాం మే విష్ణుర్న్యానక్వాసం రయం మే విశ్వే నిగచ్చంతు దేవాస్యోనామపవనేనంతో మిత్రావరుణ పరిమామధారామాదిత్యామాస్వరవో వర్ధయంతో వచ్చో మయింద్రోన్యరక్తుహస్తయోర్జనదష్టిం మాధవికారేణోదు వ్యోమమాన ప్రథమో మధ్యాహ్నాయ ప్రేయాయ ప్రథమో లోకమేతం వైవస్వతం సంగమానం జనాయమం రాజానం హవిషా సమనిజత పరాయాత పితరాచయాతాయం యజ్ఞో మధూనా సమర్థ నర్తో అస్మభ్యం ద్రవేణేఖ భద్రం ధరించర సర్వీరం దధాత కణ్వః కక్షీలాహం పురమేడో అగస్త్య శ్యావాశ్వశ్నో వర్యచ్చ నానాః విశ్వామిత్రోయం జమరగ్నిరగ్రిరవంతునః కశ్యపో వామదేవః విశ్వామిత్రయజమానగ్నే వశిష్ఠ భరద్వాజ గోతమ వామదేవ సద్యం నో అత్రేరణ్రభేన్నమోభిస్సుసంసాధపితరోమృషదాహారః కస్యే వృజానాదీయం తిరిప్రమాయుద్ధధారా ప్రధరం నవీయః ఆప్యాయమానా ప్రజయాధనేనాధస్యామధురభయో గృహేషు అంజతే వ్యంజతే సమంజతే క్రతుం నిహంతి మధూనాభ్యంజతే సింధోరుచ్ఛ్వాసే పతయంతమక్షరం హిరణ్యపావా పశుమాసు గృహ్ణతే యద్వో ముద్రం పేతర సోమ్యం చ తేనో సగర్భం సజగతో హి భూతః తే అర్వాణః కవచ ఆశ్రేణోదసమిదత్తా విదధే హూజమానాః ఏరత్తజోంగేరసో నమగ్వారిష్టావంతో రాతిషాచోదసారాః దక్షిణావంతఃసుగతోజోస్థాసంజాస్మిన్వరిహిమాతయద్ధరం అధాయథాః నపితరః పరాః సప్రత్నాదో అగ్నరతమాశధానాః సుజేతయం దీంధ్యతమక్షయరాక్షామాః భిందంతో అరుణీయమహూరన్ సుకర్మాణ సురుచో దేవయంతో అయో న దేవాజలీమాధవంతః శుచంతో అగ్నిం వా వృధంత ఇంద్రమూర్వీం గవ్యాం పరిహరన్ నో అగ్నన్ ఆయోధే వక్షుమదీ వశ్వోహ్యదేవానాం జయమాన్ శుభ్రః భర్తాః సశ్చిదుర్వశీరణమధేచీదర్యముపరస్యాదోః అకర్మతే స్వపరసోభో వర్తమవస్తన్నుషదో విభాదీః విశ్వం తద్భద్రయ్యతమంతి దేవా బృహద్వదేవ విదధే సువీరాః ఇంద్రో మా మరుద్వాన్ ప్రాచ్యాః దిశః పాదు బాహుచ్యుతాః పృథివీర్యామీవోపరి లోకకృతః పథికృతో యజామహే దేవానాం హుతభాగారిహస్థా దాతామానర్యత్యాదక్షిణాయా దిశః పాదు బాహుచ్యుతాః పృథివీర్యామీవోపరి లోకకృతః పథికృతో యజామహే దేవానాం హుతభాగారిహస్థ అదీతమాదిత్యే ప్రదీచ్యాః దిశః పాదు బాహుచ్యుతాః పృథివీర్యామీవోపరి లోకకృతః పథికృతో యజామహే దేవానాం హుతభాగారిహస్థ సోమో వా విశ్వేర్దేవైరుదీచ్యా దిశః పాదు బాహుచ్యుతాః పృథివీర్యామీవోపరి లోకకృతః పథికృతో యజామహే దేవానాం హుతభాగారిహస్థ దర్తా హత్వా ధరుణో ధారయాతా ఊర్ధ్వం భానుం సవితాద్యామీవోపరి లోకకృతః పథికృతో యజామహే దేవానాం హుతభాగారిహస్థ ప్రాచ్యాహంత్వాదిశిపురా సంమృతస్వధాయామాదరథామి బాహుచ్యుతా పృథివీర్యామీవోపరి లోకకృతః పథికృతో యజామహే దేవానాం హుతభాగారిహస్థ దక్షిణాయాంత్వాదిశిపురా సంమృతస్వధాయామాదరథామి బాహుచ్యుతా పృథివీర్యామీవోపరి లోకకృతః పథికృతో యజామహే దేవానాం హుతభాగారిహస్థ ప్రదీప్యాహంత్వాదిశిపురా సంమృతస్వధాయామాదరథామి బాహుచ్యుతా పృథివీర్యామీవోపరి లోకకృతః పథికృతో యజామహే దేవానాం హుతభాగారిహస్థ ీత్రాంతాదిశిపురా సంమృతస్మధారామాదరథామి బాహుచ్యుతా పృథివీర్యామీవోపరి లోకకృతః పథికృతో యజామహే దేవానాం హుతభాగారిహస్థ ధ్రువాయాంతాదిశిపురా సంమృతస్మధారామాదరథామి బాహుచ్యుతాః పృథివీర్యామీవోపరి లోకకృతః పథికృతో యజామహే దేవానాం హుతభాగారిహస్థ ఊర్ధ్వాయాం త్వాదిశిపురా సంమృతస్మధారామాదరథామి బాహుచ్యుతా పృథివీర్యామీవోపరి లోకకృతః పథికృతో యజామహే దేవానాః హుతభాగారిహస్థ ధర్తాది ధరుణోధిపంసగోధి ఉదపూరసి మధుపూరసి వాతపూరసి ఇతశ్చామృతశ్చావతామ్యమేదీవ యతమానేయథైతం ప్రవాహం భరమానుషారే భయందో ఆలీలతాం సమోలోకం విదానే శ్వాసస్థే భవతమింద్రవేణో ఇదేవాహం బ్రహ్మ పూర్వ్యం నమామి విశ్లోకేతి పథ్యే మధోరి శృణ్వంతు విశ్వే అమృతాహారేతత్ త్రీణి పదాని రూపో అంబరోహచతుష్పది మన్వై తత్పరేణ అక్షరేణ ప్రతిమిమీతే అర్కమృతస్యనాభాసంబోధాతి దేవేభ్యః కమవృణీత మృత్యుం ప్రజానీతి మృతం నావృణీత బృహస్పతిర్యజ్ఞమధరుదర్హిప్రియాంగమస్తన్నామాయీరేతమగ్నీడితో జాతవేదో మాఢ్యవ్యాని సురవీణి కృత్వా రాజాభ్యదుర్భ్య స్వధయా దే అక్షన్నద్ధిత్తం దేవ ప్రజదా హవీంద్రి ఆదీనాదోరుణీనాముపస్థేరయం దత్తదాశుషే మర్త్యాయ పుత్రేభ్యపితరస్తోర్జం దాత అగ్నిష్పాతరేణీత అత్తో హవీం ప్రజతాని బరిహిడీరీరం దాత ఉపహూతాన పితర సోమ్యాసో బరిహిష్ నిధిర ప్రజేషు తాగమంతు శ్రోవంతుబ్రువంతు దేవంతస్మాన్ పితుః పితరో ఏ పీతామహానుయేమీతం వచిష్టాణో హరీం శిషం దుషంధి ప్రతికామవత్తో ఏదా ధృవర్దే వక్రాజేహమానాహోత్రస్తోమతష్టాసో అర్కై ఆగ్నేయాహి సహస్రం దేవవందే సత్యే కవిభిర్షేభిర్గం సద్భిః ఏ సత్యాసో హవిరదో హవిష్యాంద్రేణ దేవైః సహసం తురేణ ఆగ్నేయాహి సుమిత్రేభిరర్వాం కరేః పూర్వైర్షేభిర్గం సద్భిః ఉప సర్పమాతరం భూమి వేదాపురం యజేసం పృథివీం సుషేవాః పూర్ణమృతా పృథివీ దక్షిణావతరేషా పాత ప్రపాథే పురస్తాత్ ఉచ్ఛ్వంచమిమాని వాధరాస్తోపాయనాస్మై భవసోపధర్మేణ మాతాపుత్రం యథాసి చాభ్యేనం భూవోర్ణుహి ఉచ్ఛ్వంచమానా పృథివీ సుతిష్ఠతు సహస్రం మితమహిషంత తే గృహాదో ఘతశ్చ్యుతశ్చోనా విశ్వాస్మి శరణాః సంతప్త పుత్రేస్తభ్రామి పృథివీమల్లోకం నిదధర్మో అహం రీషన్ ఏతాం స్థూణాహం వితరో ధారయంతి తే తత్ర నమస్సాదనాథే కృణోతో ఇమమగ్నే చ మాసం మామిహ్వర ప్రియో దేవానాః ఉత సోమ్యానాః అయ్యశ్చ వసో దేవమానస్తస్మిన్ దేవా అమృతాః మాదయంతాం అథర్వా పూర్ణం చ వసంయమింద్రాయామే భర్వాజినీవతే తస్మిన్ కృణోతి సుకృతస్య భక్ష్యం తస్మిన్నిందుః ప్రవతే విశ్వదారీ యత్తే కృష్ణశ్చ గుణాః తదోదగ్రీరః సర్ప ఉత బాష్పాపదః అన్యష్టద్విష్పాదగంద్రేణోమశ్చరో బ్రాహ్మణా వివేశ పయస్వతీ దోషధజ పయస్వన్మామకం పయాః అవాం పయసోయర్పయస్తేన మా సహసంభత ఇమానారీరవిధమాస్సుపత్నీరాంజనేన సర్పిషా సంస్పృశంతాం అనశ్రవో అనమీవా సురత్నారోహంతు జనజోజో నిమగ్రే సంగచ్చస్వృతిభిస్తయ్యమేష్టాపూర్తేన పరమేభ్యోమన్ హిత్వా పద్యం పురనరస్తమేహి సంగచ్చతాం గన్వాః సుభద్రాః ఏన పితుః పితరో ఏ పీతామహాయాన్విషుర్వా అంతరిక్షన్ ఏభ్య స్వరాడసూరీరి అద్యదావశం తన్న కల్పయాతి సందేహారో భవతు సందేహ పుష్పావశీయతాం శీకే శీలి కావతి క్లాదీకావతి అండోఖ్యా ఆప్తుశంభో పరిహంసా ఆజ్ఞం శర్మయ వివస్వాన్న అభయం కణో తిరస్సుత్రామాదాహానుసుదానో ఇయే మే వీరా బహవో భవంతు గోమదస్వన్మయ్యస్తు పుష్టం వివస్వాన్న అమృతత్వేదధాతు ఫలైః మృత్యురమతం నాయైతు ఇమాం రక్షతో పురుషానాజరిం నోపోష్వే శామసేవో జమంగో యో లభ్యే అంతరిక్షేణ మన్నామిత్రేణాంగ విప్రమజమ్మదీనా తమర్చన విశ్వమిత్రావిర్భిస్తునో జమః ప్రతరం జీవదేధాత్ ఆరోహదివ ఉత్తమామృషజో మాబీభీత సోమ వా సోమ వాయ ఇదం వక్రియతే హవిరవిం జ్యోతిరుత్తమం ృహదాభాగ్నిరారోదీర్ణోరీ దివస్తిదంతాదుపరమాదాహరణమాపస్థే మహిషోవర్ధ నాగే సుపర్ణముపదంతం హృదావేనంతో అభ్యదక్షణ్యపక్షం వరోణస్దోదయ్యవస్థోరణ్యం ఇంద్రక్రతున్నాభారపితాపుత్రేభ్యో యథా శిక్షాణోస్మిన్ పూర్వోదరామాజీవా జ్యోతిరీమహి అవోపాహితాన్ కుంభాన్యాస్తే దేవాధారయన్ ఏతే సంతు స్వధావంతో మధోమంతో ఘృతశ్చ్యుతాః యాస్తే ధారాను విరామిశ్రామిశ్రాస్వధావదీ తాస్తే సంతు గుర్వీ ప్రభవీస్తాస్తే నమో రాజానో మన్యతా పునర్దేహి వనస్పతేజదేషి తస్పతి యమస్వరన్ ఆరభస్వజాత వేదస్తేజస్వధ్వో అస్తు శ్రీనమస్ సందహాశైనం దేహి సుకృతావలోకే ేతే పూర్వే పరాగత అపారే పితరస్థేభ్యో కృతస్థుల్యైతూ శతరాహారామ్యుందరీ ఏతదారో హయవజేమున్మజానస్వామిహ బృహదూదీదయంతేహి మధ్యతో మాపరహాస్తాత్మిత్రీణాల్లోకం ప్రసమోజో అత్ర ఆరోహత చరిత్రీం జాతవేదసీ సంవారోహయామి అవాహ్యమ్యేషితాయుక్తృతాం దత్తలోకే దేవమృతమ కల్పయంతి హవిః పూరోడాశం సుజోలిజ్ఞాయుధాని తేభిర్జాధిపతిర్దేవజానైర్గయ్యంతీ లోకం ఋతస్య పంథా మనోపశ్య సాధ్వంగేరసృతోజంతి జాహిపతిస్తర్కయ్యత్రాహాదిత్యామధో భక్షయంతి తృతీయేనాగే అధివిశ్రజస్వ త్రయస్సు పర్ణా ఉపారస్య మాయూనాగస్య పృష్టే అధివిష్టభిశ్రుతాః స్వర్గాలోకా అమృతేన విష్టాయుషమూర్జం యజమానాయ దుఃఖ్రాం జుహోర్దాధారద్యామోరక్షం ధృవాధారృథివీం ప్రతిష్టా ప్రతిమాల్లోకాఘతపృష్టా స్వర్గామం కామం యజమానాయ దుఃఖా ధ్రువ ఆరోహ పృథివీం విష్ణవోజమంతరిక్షమపదాక్రమస్వ జుహృద్యాం గచ్చ యజమానేన సాకం శ్రువేణ వత్సేన దిశ ప్రవీణా సర్వా దుఃఖ్వాహరణీయమానః ఏర్థైస్తరంతి ప్రవదో మహీర్యజ్ఞకృత సుకృతో నేనయంతి అత్రాదశో యజమానాయ లోకం దిశో భూతాని యదకల్పయంత అంగీరసామజనం పూర్వో అగ్నిరాదిత్యానామజనం గార్హపత్యో దక్షిణానామజనం దక్షిణాగ్నిః మహిమానమగ్నేర్విహితస్య బ్రహ్మణాసమంగః సర్వ ఉపజాహి శగ్మః పూర్వో అగ్నిష్పాతపదశం పురస్తాచ్ఛం పశ్చాత్తపతు గార్హపత్యః దక్షిణాగ్నిష్టేతపదశం మహమ్మోత్తరతో మధ్యతో అంతరిక్షాగ్నిశోదీశో అగ్నే పరీపాహి ఘోరాత్ యూయమగ్నే చందమాభిస్తనోభిరీజానమిలోకం స్వర్గం అశ్వో భూవత్తా వృష్టివాహో వహాచరిత్రదేవైస్సమాజం వదంతి శమగ్నే పశ్చాత్త పశం పురస్తాచ్చముత్తరాచ్చమాధరాత్త వైరం ఏకస్త్రేధానిహీతో జాతవేదః సంయగేనం ధేహి సుకృతామునోకే శమగ్నయః సమిద్ధా ఆరభంతాం ప్రజాపత్యం మేధ్యం జాతవేదసః క్షితం గృణ్వంత ఇహమావరచిక్షిపన్ యజ్ఞేతి వితరతః కల్పమానయీయానమభిలోకం స్వర్గం తమగ్నయః సర్వహుతం జషంతాం ప్రజాపత్యం మేధ్యం జాతవేదసః క్షితం గృణ్వంత ఇహమావరచిక్షిపన్ ఈయానశ్చిర్యమానుక్షదగ్నిం నాకస్య పృష్టాద్దివరముత్పదిష్యన్ తస్మై ప్రభాతి నభసో జ్యోతిషీవాన్ స్వర్గః పంథాః సుకృతే దేవజానాః అగ్నిర్హోతాధ్వర్యుష్ట బృహస్పతీంద్రో బ్రహ్మా దక్షిణతస్తే అస్తు హోతోయం సంస్థితో యజ్ఞేతి యజతమూర్వమజనం హుతానా అవోవాన్ క్షీరవాన్ శరుణేహీణతో లోకగతః పథి గతో యామహే దేవానాం హుతభాగాదిహస్థ అవోపవాన్ దధీవాం శరుణేహీణతో లోకగతః పథి గతో యామహే దేవానాం హుతభాగాదిహస్థ అవోపవాన్ రప్సవాన్ శరుణేహీణతో లోకగతః పథి గతో యామహే దేవానాం హుతభాగాదిహస్థ అపూపవాన్ ఘతవాన్ శరుణేహీతో లోకగతః పథి గతో యామహే దేవానాం హుతభాగాదిహస్థ అపూపవాన్ మాంసవాన్ శరుణేహీతో లోకగతః పథి గతో యామహే దేవానాం హుతభాగాదిహస్థ అపూపవానన్నవాం శరుణేహీతో లోకగతః పథి గతో యామహే దేవానాం హుతభాగాదిహస్థ అపూపవాన్ మధూమాం శరుణేహీతో లోకగతః పథి గతో యామహే దేవానాం హుతభాగాదిహస్థ అపూపవాన్ రసవాం శరుణేహీతో లోకగతః పథి గతో యామహే దేవానాం హుతభాగాదిహస్థ అపూపవానపవాం శరుణేహీతో లోకగతః పథి గతో యామహే దేవానాం హుతభాగాదిహస్థ అపూపాభిహితాన్ కుంభాన్యాంస్తే దేవాధారయన్ ఏతే సంతు స్వధావంతో మధూమంతో ఘతశ్చ్యుతాః యాస్తే ధానాను గిరామీర విశ్రా స్వధావదీః కాస్తే సంతోద్భిః ప్రభవేస్తాస్తే యమో రాజాను మన్యతా అక్షీణిం భూయసే దప్తక్షరస్కంద పృథివీమనుద్యామిమంచయో నిమనుజశ పూర్వాః సమానయ్యో నిమనో సంచరంతం దప్సంజో హోమ్యనో సప్తహోత్రాః శరధారం వాయుమర్కం సర్విదం నృచక్షరహస్తే అభిచక్షతే హరిం ఏ ప్రణంతి ప్రచయచ్చంది సర్వదాతే దుఃఖతే దక్షిణాం సప్తమాహాతరం కోశం దుహంతి కలశం చతుర్భిలమిటాం ధేనుం మధూమతీం స్వస్తయే ఊర్జం మదంతి మదీతిం జనేష్వే మాహింసే పరమే వ్యోమన్ ఏతత్తే దేవస్త వితామాసో దాతి భర్తవే తత్వయ్యమస్తే రాజ్యవసానస్తార్ప్యం చ ధానాధేనురభవద్వత్సో అస్యాస్తిలో భవద్ తాం వయ్యమస్తే రాజ్యే రక్షితముపజీవతి ఏతాస్తే అసౌధేనవః కామదుఃఖాః భవంతు ఏనేష్యేనేస్తరూపావిరూపాస్తిలవత్స ఉపతిష్టంతో రాత్ర ఏణేర్ధానహరిణేష్యేణీయస్ కృష్ణాధానారోహిణీర్ధేనమస్తే తిలవత్సామూర్జవస్మై దుహానా విశ్వాసంతరవస్తున్నే వైశ్వానరే హరిణంజో భావి సాహస్రం శతధారవత్సం సవీభర్తి పితరం పితామహాన్ ప్రపీతామహాన్ విభర్తి పింబయమాన సహస్రధారం శతధారమక్షీతం యచ్చమానం సలిలస్య పృష్టే ఊర్జం దుభానమనపస్ఫురం తమువాదతే పితరస్వధాభిః ఇదంగసాంబూరేణ చితం నత్స జాత అవపశ్యతేత మత్యోయమృతత్వేస్మేణాంగ్రేణుతయావత్సంధోహక్రోత్రం పౌత్రమభితర్పయంతీరాకో మధుమతీమా సదా పితృభ్యో అమృతం దుహానాపో దేవీరుభయాంస్తర్పయంతో ఆవో అగ్ని బ్రహేణుతేమృపేమయ్యం పితరో ఆదీయీనామోర్జముపాయే సజంతే తేనో అయం సర్వీరం నియచ్చాత్ సవిందతే అమర్త్యం హవ్యవాహం ఘత ప్రియం సహే నిహితాన్ నిధీన్ పిత్రేన్ పరావతో దతారె జంతే మంథం యమాదరమ్యం మాంసం నిపృణామీతే తే సంతో స్వధావంతో మధుమంతో ఘతశ్చ్యుతాః యాస్తే ధారాను గిరామి తిరమిశ్రా స్వధావతీః తాస్తే సంతో ద్వేష్ప్రభ్రీస్తాస్తే యమో రాజాను మన్యతాం ఇదం పూర్వమపరం నిజానయ్యేనాతే పూర్వే పితర పరేతాః పురోగవాయే అభిషాచో అస్యేత్వా వహంతి దూర్దామలోకం సరస్వతీం దేవయంతో హవంతే సరస్వతీమధ్వరేతాయమానే సరస్వతీం స్మృతో హవంతే సరస్వతీకాశే మార్యం దాత్ సరస్వతీం ఇతరో హవంతే దక్షిణాయజ్ఞమభిలక్షమాణాః ఆసద్యాస్మిన్ బలిహిణీమాదరద్ధమనమేవాయ ఆదేశ్యస్మే సరస్వతి యజాసరణం యజాథోక్తే స్వధాభిర్దేవి విదధర్మదంతి సహస్రాగ్రమిడోత్ర భాగం రాజస్కోషం యజమానాయ దేహి పృథివీంతా పృథివ్యామావేషయామి దేవోరోధాతా ప్రతిరాత్యాయో పరా పరేతావసుయుద్ధో అస్మదా మృతా పితృశంభవందో ఆ ప్రత్యవేథామపదం మృజేథాన్యద్వాహమభిధాత్రోజః అస్మాదేవే మధ్యోదంగీజో ధాతుః పితృష్వషభోజనూనా ఏయమాగం దక్షిణా భద్రయోనో అనేన దత్తా సుధావయోధాః యౌవనే దేవానోపృంచదీయదా పితృభ్య ఉపసంపరా నజాతిమాన్ ఇదం పితృభ్య ప్రభారాణ దేవేభ్యోత్తరం స్తృణామి తదారోహవృణేద్యోహమన్మతిత్తాజానందరేతం ఏదం బలిహిరసోమేభ్యో ప్రతిత్తాజానందరేతం బ్రహ్మణా కల్పయామి పర్ణోరాజాభ్యానందరుణామూర్జోనందోజోనాగం ఆయుర్జీవేభ్యో విదధద్దీర్ఘాయుక్తాయ శరహారకాయ ఊర్జో భాగోయమం జానాశ్మాన్నామీపత్యంజగామ నమర్జత విశ్వమిత్రహమిర్భిస్తనోమ్రదీవేధాయమాయమన్ పంచమానవామి హన్యథాయోసత ఇదం హిరణ్యం విధృయర్థే పిడాపురా స్వర్గం యత పితృహత్వృద్ధి దక్షిణం ఏ చ జీవాయే చ మృతాయే జాతాయే చ యజ్ఞా కల్యేతోందతి విషామదీనాక్షణ ప్రాతరీతోందోనాంద్రస్మా విషర్మాషస్తే ధూమోర్ణోం శుక్రాత సోనహిందిత్రం కృపాపావక రోజసే ప్రవాయేతీంద్రస్య నిష్క్రియతిం సఖాదక్షన్న ప్రవీణాదిసంగినః పర్యణి వేజోషా సమర్షదే సోమః కలశే సదయామనః పథా అక్షన్నమే వదంతశ్యమాః ప్రియాధ్వరోషః అస్తోషసంభావో విప్రాయమిష్టానీమహే ఆయాత పితర సోమ్యాసో గంభీరే పదవిత్రియాణై ఆయోరస్మభ్యం దశరథ ప్రజాంచ రాజశ్చ కోటైరభిదస్సదర్భం పరాయాత పితర సోమ్యాసో గంభీరే పదవిత్రియాణై అథా మాతిపురరాజాతనో గృహాన్ హవిరత్తం సుప్రణశ సువీరా యద్వో అగ్నిరజాదేకమంగమం పితృలోకం గమయం జాతవేడాః తద్వానేతత్పునరాప్యాయామి సాంగా స్వర్గే పితరో మాదయద్ధం అభో దేవమహీనో జాతవేడాః సాయమ్యం ఉపవంద్యోనుభిః ప్రాదాః పితృభ్యః స్వరయామేణక్షన్నద్యుక్తం దేన ప్రయతాహవేంసి అసౌభాయ్యమనశ్చరుత్సర్వమనామనాః అభ్యేనం భూమవోర్ణుహి శుంభంతాల్లోకాప్యత్రిషదనాప్యత్రిషదనేత్మాలోకాసాదయామి యేష్మాకం పితరస్తేషాం బరిహిరసి ఉదతు తమం వరుణపాశవస్మదవాహమం విమధ్యమం శ్రేథాయ అథాః వయమాహావిత్యవదేతమానాగసోదీతరే స్యామ రాస్మత్పాశాం వరుణవంచ సర్వాన్యైః స మామే మధ్యేనైర్వ్యామే అథా జీవేమ శరదం సదాత్వయా రాజంగుపితారక్షమాణాః అగ్నయే కవ్యవాహనాయ స్వధానమాః సోమాయ పితృమయే స్వధానమాః పితృభ్యః సోమవద్య స్వధానమాః యమాయ పితృమయే స్వధానమాః ఏతత్తే ప్రదతామః స్వధారే తత్వామను ఏతత్తే దదామః స్వధారే తత్వామను ఏతత్తే తదస్వధా స్వధా పితృభ్య పృథివీనభ్యాః స్వధా పితృభ్యో అంతరిక్షసద్భ్యాః స్వధా పితృభ్యో దివిషద్భ్యాః నమో వఃపితరమూర్జే నమో వఃపితరో నమాయ నమో వఃపితరో భామాయ నమో వఃపితరో మన్యవే నమో వఃపితరో యద్ఘోరం తస్మై నమో వఃపితరో యద్ఘోరం తస్మై నమో వఃపితరో యక్షివం తస్మై నమో వఃపితరో యశ్యోనం తస్మై నమో వఃపితర స్వధా వఃపితర యేత్ర పితర పితరో యేత్ర యూయం స్థా యుష్మాంస్తేనో యూయం దేశాం శ్రేష్ఠా భూయాస్థ యజిహ పితరో జీవాజిహ వయం స్మః అస్మాంస్తేనో వయం దేశాం శ్రేష్ఠా భూయాస్థ ఆత్మాగ్నిధీమహిమంతం దేవాజరం యర్ధరేణీయసేషమిషం స్తోత్రభ్యాభర చంద్రమా అప్స్వాంతరాసు పన్నోధావతే దివి నవో హిరణ్యదేవయ పదం విందం దివిద్యుతో విత్తం మే అశ్వరోదీ భూమే మాతర్నిధేహివా భద్రయా సుప్రతిష్ఠితం సంవిధానాదివాకరవే శ్రియాం మాధేహి భూత్యాం ఓం ఇత్యష్టాదశం కాండం సమాప్తం.